بسم الله الرحمن الرحيم القارعة ما القارعة وما أدراك ما القارعة يوم يكون الناس كالفراش المبثوث وتكون الجبال كالعهن المنفوش فأما من ثقلت موازينه فهو في عيشة راضية وأما من خفت موازينه فأمه هاوية وما أدراك ما هي نار حامية అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అదొక మహా ఉపద్రవం. ఏమిటా మహా ఉపద్రవం? ఆ మహా ఉపద్రవం ఏమిటో నీకేమి తెలుసు? ఆ రోజున మానవులు చెల్లాచెదరైన దీపపు పురుగుల మాదిరిగా అయిపోతారు. పర్వతాలు ఏకిన రంగురంగుల ఉన్ని వలె మారిపోతాయి. ఆ తరువాత ఎవరి త్రాసుపళ్ళాలైతే బరువుగా ఉంటాయో వారు తమకు ఇష్టమైన భోగభాగ్యాలలో ఓలలాడుతారు. మరెవరి త్రాసుపళ్ళాలైతే తేలికగా ఉంటాయో వారి నివాస స్థలం లోతైన గొయ్యి అవుతుంది. అదేమిటో మీకేమైనా తెలుసా? అది భగభగ మండే అగ్నిగుండం.